ప్రజాసృజయజయతి సతపోదప్యత సర్వాణ సృజత సోగామయత ప్రజాసృజయజయతి సద్వితీయమదప్యత సవజాగస్సృజత సోగామయత ప్రజాసృజయజయతి సతృతీయమదప్యత సజేతం దేహేక్షితవాదమవశ్యత్తమవదత్తతో మే స ప్రజా అసృజత యత్తమస్తేక్షితవాదం వదతి ప్రజాదేవ తద్యజమాన సృజతేజద్వేక్షితోభ్యం పశ్యత్యపాస్మాక్రామతి నీలమస్య హరోమ్యేచ్చబద్ధం మనో దరిద్రం చక్షుస్సూర్గో జ్యోతిషాగిశ్రేష్ఠో దీక్షేమాహాసేనిత్యాహనాస్మాక్షాపక్రామతి నాశ నీలం హరోమ్యేదిగద్వైదేక్షితమభిమర్షతి దివ్యాపోషాంధావోజోబలం క్షాంతపోస్య నిర్భ్యంతుం దతేర్బలం ధత్తౌజో ధత్త బలం ధత్త మామే దీక్షాం మాదపో నిర్వధిష్టేత్యాహైతదేవ సర్వమాత్మం ధత్తేనాస్యౌజో బలం న దీక్షాం నదపో నిర్భ్యంత్యగ్నిర్వై దీక్షితస్య దేవతాసోస్మాదేతరిహి తిరజివజరిహి జాతితమేశ్వరం రక్షాగం సిహంతోర్భద్రాదభి శ్రేయః ప్రేహి బృహస్పతిః పుర ఏతాదే అస్మిత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిస్తమేవాన్వారపదే సదేమగుం సంపారదత్తేతమగన్మదే భజజనం పృథివ్యా ఇత్యాహదే భజజనగ్ఞేష పృథివ్యా ఆగచ్చతి జోరిజతే విశ్వే దేవాయదజుషం తపోర్వయిత్యాహ విశ్వేహ్యేతద్దేవారోషజం బ్రాహ్మణార్క్సామా ్యజుషా సంతరం దయత్యాహర్క్సామాభ్యాక్షేషయజుషాసంతరతిజోజతే రాజస్మోషేణ సమిషామదేమేత్యాహాశిషమే వైతామాశాస్తే ఏషదే రాజత్రో భాగమితి మే సోమాయబ్రూతాదేషదే త్రైష్టు భోజాగతో భాగమితి మే సోమాయబ్రూతాఛందో మానాగుం సామ్రాజ్యం గచ్చేతి మే సోమాయబ్రూతాద్యో వై సోమగుం రాజానగుం సామ్రాజ్యం లోకం గమయిత్వా క్రీణాది గచ్చతి స్వానాగుం సామ్రాజ్యం ఛందాగుం సి ఖలు మే సోమస్య రాజ్య సామ్రాజ్యోక పురస్తోమస్య ప్రజా దేవమభిమందలే దసామ్రాజ్యమేనం లోకం గమయిత్వాక్రేణాదిగచ్చతి స్వానాగుం సామ్రాజ్యో వేదానో నత్రస్య ప్రదక్షాం వేదవ్రదేవ తిష్టతి బ్రహ్మవాదినో మదం దిన ప్రాశ్నం దిన జుహ్వత్య సక్వదానో నత్రం ప్రతిష్టతి ప్రజాపతౌ మనసేతి బ్రూజాతి ప్రజాపతో త్వా మనసి జుహోమేత్యేషా వేదానో నత్రస్య ప్రతిష్టాది దేవం వేద ప్రత్యేవ తిష్టతి యో వా అధ్వర్యో ప్రతిష్టాం వేద ప్రత్యేవ తిష్టతి గతో మన్యేతానభిక్రమ్యహాశ్యామేది తత్తిష్టన్నాశ్రామయేదేషా వా అధ్వర్యో ప్రతిష్టాయ దేవం వేద ప్రత్యేవ తిష్టతి గతభిక్రమ్య ప్రతిష్టాయా తస్మాహ సమాన ప్రతిష్టతాహోదౌజం ప్రతిష్ఠత్యేయో వా అధ్వర్యోస్వం మేధ స్వమానేవ భవతి సృగ్వా అస్య స్వం వా దౌజమస్య స్వం చమసోస్య స్వం యద్వా దౌజం వా చమసం వానం వారభ్యాశ్రావయత్ స్వాదిజా తస్మాదం వారభ్యాశ్రావయగ్స్వాదేవ నైదిజో వై సోమమ ప్రతిష్టాభ్య స్తోత్రముపాకరాత్య ప్రతిష్ఠిత సోమో భవత్య ప్రతిష్ఠిత స్తోమో ప్రతిష్ఠితాన్యుక్థాన్య ప్రతిష్ఠితో గజమానో ప్రతిష్ఠితోర్ధర్యుర్వాజం వై సోమస్య ప్రతిష్టా చమసోస్య ప్రతిష్టా సోమ స్తోమస్య స్తోమ ఉత్థానాగ్రహం వాగృహేద్వాచమసం వోన్నీయ స్తోత్రముపాకృయాత్ ప్రత్యేవ సోమగ్ర స్థాపయతి ప్రతి స్తోమం ప్రత్యుక్థాని ప్రతి గజమానస్తిష్టతి ప్రత్యధ్వర్యు యజ్ఞం వాదేతత్సంభరం యత్సమగ్రగణ్యే పదయజ్ఞముఖగం హవిర్ధానే జరిహివిర్ధానే ప్రాచే ప్రవర్తయేదస్తర్హిరేనాక్షముపాహాంజ్యాద్యజ్ఞముఖదేవ యజ్ఞమనుసంతనాది ప్రాంజమగ్నిం ప్రహరంత్యుత్పత్నే మానయంజన్వనాగం స ప్రవర్తయంగిష్ణిజోహీయతే సోనుధ్యాగతి సదేశ్వరో రుద్రో భూత్వా ప్రజాం పశోన యజమాన శమగితోర్యరి పశుమాప్రేతముదం చన్నగంది తర్హి తస్య పశుశ్రవణగుంభరే తేనైవైనం భాగినం కరోతి గజమానో వా ఆహవనీదో గజమానం వా ఏతద్వికరిషందే యదాహవనీరాత్మశుశ్రవణగుంహరం దిశవైవస్యాన్నర్మంశం వాతుర్యాద్యజమానస్య సాత్మవాదయతి పశోరవదానం న శ్వేతాజ్యస్య ప్రత్యాఖ్యాయమవద్యేత్ సైవ తదః ప్రాయశ్చ పశుం విమర్శ్నేరనయస్తాన్ కామయేదాద్యమార్చగరుమోమృత్యుమేషాజగాద్యమార్చే ప్రజాపదర్జాయమానా ప్రజా జాతాశ్రయాదిమా తస్మై ప్రతి ప్రవేదయతి యద్భాగం అనుమన్యతాం ఇమం పశుం పశుపదేతే అజబ్రతాన్యజ్ఞేతృతస్య మధ్యే అనుమన్యస్త సుయజానజామజుష్టం దేవానామిదమస్తు హవ్యం ప్రజానంద ప్రజగృహంతి పూర్వే ప్రాణభంగేభ్యః పర్యాచరంతం సువర్గం యాహి పశుభిర్దే వదానేరోషధేషు ప్రతిష్ఠా శరీరైః ఏషామీశే పశుపతిః పశూనాం చతుష్పదాముత సద్విపదాః నిష్క్రియతోదయజ్ఞజం భాగమేతరాజస్పోషాగజమానస్య సంతో నేబధ్యమానమనుబధ్యమానా అర్ధేక్షంతమనసా చక్షుషా చ అగ్నిస్తాగం అగ్రే ప్రమమాగ్రదేవ ప్రజాపతి ప్రజగా సంవిధాన ఆరణ్యా పశవ విశ్వరూపా విరూపా సంతో బహుధైక రూపా వాయుస్తాగం అగ్రే ప్రమమాగ్రదేవ ప్రజాపతి ప్రజగా సంవిధాన ప్రపంచమానా భువనస్య రేతో గాతుం ధర్తగజమానాయ దేవాః ఉపాకితకం చ సమానంగిరస్థాః జీవం దేవానామప్యేదుపాథః నానాః ప్రాణో యజమానస్య పశునా యజ్ఞో దేవేభ్యః సహ దేవజానః జీవం దేవానామప్యేదుపాథః సత్యాః సంతు యజమానస్య కామాః యత్పశుర్మాయమృతోరో వాపద్భిరాహతే మర్జన్మా తస్మాదేన సో విశ్వాన్ముంఛత్వగం హసః శమితార ఉపేదన యజ్ఞం దేవేభిరన్వితం పాశాః పశుంభ్రమంచత బంధాద్యజ్ఞపతిం పరి అదిదిః పాశంభ్రమమాక్వేదం నమః పశుభ్యః పశుపతదే కరోమి అపాదేగం తమధరం కృణామియం విష్ణస్తస్మిన్ ప్రతిముంచామి పాశం ేహవ్యవాహకం శృతం కర్తారముదయజ్ఞిగం చ అగ్నే సదక్షస్తమృదిభోత్వాథ హాతవేదో జుషస్వ జాతవేదోపజాగచ్చదేవాన్వగుంహితోమోభూ ధృతేన త్వం తనువర్ధయస్వ స్వాహాకృతం హవిరదం దు దేవాః స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహా ప్రాజాపత్యా వై వశవస్తేషాగం రుద్రాధిపతిభ్యామపాగరోదిభ్యామేవైనం ప్రతి ప్రాచ్యాలపద ఆత్మనాభ్యాముపాగరోదిపాజమాన ప్రతిక్షత్యా ఉపాగ్రవంచోదివాశవః పశూనేవరంధే మృత్యమేవాశనీయతేజత్పశస్తయ్యం వారభేద ప్రమాదిగో గజమానస్యాన్నాణోగజమా ృద్ధైగద్పశుర్మాజమగృదేతి జుహో దిశాంగే శమితార ఉపేతనేత్యాహ యథా యజురేవేదం పపాజాంబాహ్రియమాణాయమగ్నేర్మేధోపక్రామదిత్వాముదేతిదేహద్రవాహమిదిపపామతిజుహోత్యగ్నేరేవ మేధమవరుంధేశ్వాశ్రుతత్వాయ పునస్తాత్ స్వాహాకృతయోవా అన్యేదేవ ఉపనిష్టాత్ స్వాహాకృతయోన్యే స్వాహా దేవేభ్యో దేవేభ్య స్వాహేత్యభితో పపాంజుహోదితానేవోభజాన్ ప్రీణాతి యో వా అయథా దేవతై యజ్ఞముపచరత్యా దేవతాభ్యోవిష్ట దేవాపేజాన్ భవతి యో యథా దేవతన్న దేవతాభ్య ఆవృష్ట దేవశీలాన్ భవత్యాగ్నేయచ్చాగ్నేయేభ్యమభివశేద్వైష్ణవ్యాః వృద్ధానమాగ్నేయ్యా శృచో వాజవ్యయావాజవ్యాన్యేంద్రియా సదో యథా దేవతమేవ యజ్ఞముపచరతి న దేవతాభ్య ఆవృష్ట దేవశీలాన్ భవతి జ్యోతిషా సహ జనజ్మి వాజుమంతరిక్షేణ దేశుమివాచకం సహ సౌర్యేణ దే జనజ్మి తిస్రో విభృత సూర్యస్ అగ్నిర్దేవతా గాయత్రీ ఛందముపాగుంశ పాత్రమసి సోమో దేవతా తృష్టుందరిజామస్య పాత్రమసేంద్రో దేవతా జగతి ఛందజంద్రవాజవోః పాత్రమసి బృహస్పతిర్దేవతా నిష్టుందో రుద్రావరుణజోః పాత్రమస్యశ్వినో దేవతా మందశ్చందోశ్వినోః పాత్రమసి సూర్యో దేవతా బృహతే ఛందః శుక్లస్య పాత్రమసి చంద్రమా దేవతా సతో బృహతే ఛందో మంత్రిణః పాత్రమసి విశ్వే దేవా దేవతోష్ణిహా ఛంద ఆగ్రహణస్య పాత్రమసేంద్రో దేవత గగుచ్ఛంద ఉత్థానాం పాత్రమసి పృథివీ దేవతా విరాట్ ఛందో ధ్రువస్య పాత్రమసి ఇష్టర్గో వా అధ్వర్యమానస్యేష్టర్గః ఖలు వేమోర్వాష్ణుః క్షేగత ఆసన్యాన్ మామంద్రాహికస్యాశ్చిదభిషస్యాది ప్రాదరణువాగాద్యుభుజాదాత్మన దేవతదధ్వర్యః పురస్తాచ్ఛర్మణ్యదేనాదేశం వేషాయత్వోపవేషాయద్వాగాయత్రుజాస్తృష్టుభో జగత్యా అభిభోజే స్వాహా ప్రాణాపానో మృత్యోర్మ ప్రాణాపానౌ మామాహాశిష్టం దేవతా సుపాలయతే ప్రాణాపానజోర్యాయచ్ఛందేషాగుం సోమః సమృచ్ఛతే సంవేశాయత్వోపవేశాయత్వేత్యాహ ఛందాగుం శివై సంవేశ ఉపవేశశ్చందోభిరేవాశ్చందాగుం శివృందే ప్రేతిపంచాజ్యాని భవంతి భజిత్వే మరుత్వదే ప్రతిపదో విజిత్యా ఉభే బృహగ్రసందరే భవత ఇదం వావరసందరమసౌ బృహద ేవైనవరసంతరగ్యశ్వా బృహద్యాశ్వా దేవైనమంతరేతి భూతం వావరసంతరం భవిష్యత్ బృహద్భూతాచ్చైవైనం భవిష్యతశ్చాంతరేతి పరిమితం వావరసంతరమపరిమితం బృహత్ పరిమితాచ్చైవైనమపరిమితాచ్చాంతరేతి విశ్వామిత్రజమదగ్నే వశిష్ఠేనా స్పర్ధే తాగుం సయేతజమదగ్నిర్విహవ్యమవశ్యత్తేన వై స వశిష్ఠ శస్తేంద్రియంబేర్యమవృంగేంద్రియమేవ తద్వేర్యంగిమానోభ్యాదులుజస్యేదస్య భోజాగం సోయజ్ఞకృతమగిత్యాహుస్తదేవతావృందగిగజ్ఞోమః సోమః పరస్తాచ్చాదుఖ్యం గురువేదయ్యుక్షస్యానది రాత్రం గురువేదయజ్ఞక్రతుభిరేవాస్తిదేవతావృందేవశీలాన్ భవతి నిఖిలాభ్యాశ్రుధాయుం మే తత్పజత ప్రాణం మే తత్పజత పానం మే తత్పజత వ్యానం మే తత్పజత చక్షుర్ మే తత్పజత శ్రోత్రం మే తత్పజత మనో మే తత్పజత వాచం మే తత్పజత ఆత్మానం మే తత్పజతాంగాని మే తత్పజత ప్రజాం మే తత్పజత పశూన్ మే తత్పజత గృహాన్ మే తత్పజత గణాన్ మే తత్పజత సర్వగణం మా తత్పజత తత్పజత మాగణామే మామిదృఢం నోషధజో వే సోమస్య విశో విశః ఖలు వేరాజ్ఞః ప్రదాతోరేశ్వరా ఐంద్ర సోమో వేవిధం వో మనసా సుజాతారుత ప్రజాదా భగయద్వస్యామ ఇంద్రేణ దేవేర్వేరుధ సంవిధానానుమన్యంతాగుం సవనాయసామమిత్యాహౌషధేభ్య దేవై నర్యుస్వాలే విషస్వాలే దేవతాలే నిర్యాక్షాభిషుణోతి యో వే సోమస్యాభిషోజమానస్య ప్రథమోగం సుస్కంద విషయేశ్వరీంద్రియం వేర్యం ప్రజాం పశోన యజమానస్య నిర్హంతోస్తమభిమంత్రేతామాస్కాన్ సహ ప్రజలా సహ రాజస్పోషేణేంద్ర ఇంద్రియం మే వీర్యం మా నిర్వధేరిశివమే వైదామాసాహాస్త్రియస్ వీర్యస్ ప్రజాదే పుశో నామ నిర్ఘాదాయ ద్రప్సశ్చ స్కంద పృథివీ మనుజామిమంచరో నిమనుజశ్చ పూర్వ తృదీరయ్యో నిమను సంచరం దంద్రప్సంజుహోమ్యన సప్తహోత్రాః యో వై దేవాన్ దేవయశసేనార్పయతి మనుష్యాన్ మనుష్యయశసేన దేవయశస్తేవ దేవేష్వహరి మనుష్యయశసే మనుష్యేషుజాన్ ప్రాచీనమాగ్రగణాన్ గ్రహాన్ గృహ్ణేయాత్తానుపాగంశోర్ధ్వాగస్తానుపబ్ధిమతో దేవానేవ తద్దేవయశసేనార్పయతి మనుష్యయశసేన దేవయశస్తేవ దేవేష్వహరి మనుష్యయశసే మనుష్యేష్ప్రాదస్తవనేరాత్వస్మాన్ వైశ్వానరో మహినా విశ్వశంభోః సనఃపావకో ద్రవిణం దధాత్వా యుష్మందః సహ భక్షా స్యామ విశ్వే దేవా మరుత ఇంద్రో అస్మానస్మిన్ విదీదే సవనేన జహ్యుః మా యుష్మందః ప్రజమేషాం వదంతో భయం దేవానాగుం సుమతౌ స్యామ ఇదం ధృతీతం సవనం కవీనామృదే నే చమసమైరయంత ఏ సౌధం వనా సువరానశానా స్విష్టిన్నాభివశీలోనయంతో ఆయతనవధేర్వా అన్యా ఆహుతలో హూయం దేనాయతనా అన్యాయ ఆఘారవధేస్త ఆయతనవధేర్యా సౌమ్యాస్త అనాయతనా ఐంద్రవాయవమాదాయాఘారమాఘారలేదధ్వరోజ్ఞాయమస్తు దేవావోషధేభ్యః పశవే నోజనాయ విశ్వస్మై భూతాయ ఆధ్వరోసిబిన్వస్నఖదవద్దేవ సౌమేది సౌమ్యా దేవ తదాహుదేరాయతనవదే ేదోద్యా పృథివీ ఏమృతే నవ్యమగ్నితే వ్యుక్తే ఉపజీవనీయ భవత ఉపజీవనీయో భవతి గజేవం వేదైషదే రుద్రభాగో యన్నిరయాజసాస్తంజుకస్వీర్గౌపత్యగం రాజస్పోషగం సుదీర్జగం సంవత్సరే నాగస్వస్తి మనఃపుత్రేభ్యోదాయం జభజత్స నాభానే నిష్టం బ్రహ్మచర్యం వసంతం నిరభజత్స ఆగచ్చత్సో అబ్రవీత్మానిరభాగితి నత్వానిరభాక్షమిత్యబ్రవీదంగిరస జివే సత్రమాసతే సువర్గం లోకం న ప్రజానందితేభ్య ఇదం బ్రాహ్మణం రోహితే సువర్గం లోకం యంతో యజేషాం వశవస్తాగిస్తే దాస్యంతి తుతదేభ్యోబ్రవీత్తే సువర్గం లోకయ్యంతో యజేషాం వశవ ఆసంతానస్మా అధరుస్తం వసుభిస్తరం తం యజ్ఞవాస్సో రుద్ర ఆగచ్చత్సో బ్రవేన్మమ వాజిమే వశభగిత్యదుర్వై మహ్యమిమానిత్యబ్రవేన్న వేదస్య తదీశదగిత్యబ్రవేద్యజ్ఞవాస్తౌ హీయతే మమ వేదది తస్మాద్యజ్ఞవాస్తు నాభ్యవేద్యపుంసో బ్రవేద్యజ్ఞే మాఘజాచతే పశోన్నాభ్యమ జిది తస్మాదేతం వంశన సగ్గశ్రామజుహోత్తో వేదస్ రుద్ర పశోన్నాభ్యమన్యతయత్రైతమేవం విద్వాన్ వంశన సగ్గశ్రావం జుహోదిన తత్ర రుద్ర పశోనభిమన్యతే జుష్టో వాచో భూయాసం జుష్టో వాచస్పద దేవి వాగ్ యద్వాచా మధుమత్తస్మిన్ మాధా స్వాహా సరస్వత్యై ృజాస్తమగం సమర్థర గాయత్రేణ సంధరం గృహగాయత్రవర్తనే యస్తే ద్రప్సస్కందయస్తే అగం శర్వాహుచ్యులో ధృషణయోరుపస్థాత్ అధర్యోర్వాపరయస్తే పవిత్రాత్ స్వాహాకృతమింద్రాయతం జుహోమి యో ద్రప్స అగంశః పతిత పృథివ్యాం పరివాపాత్ పురోడాశాత్యంభాత్ ధ్యానాసోమాన్ వంచనయంద్రశుక్రాత్ స్వాహాగతమింద్రాయతం జుహోమి నస్తే ద్రప్సోమతమాగుంగింద్రియావాన్ స్వాహాగతః పునరప్యేతి దేవాన్ దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ స్వాహాగతమింద్రాయతం జుహోమి అధ్వర్యుర్వారిద్విజాహం ప్రథమో యుజ్యతే తేన స్తోమాయోక్తవ్యహిత్యాహుర్వాగ్రేగా అగ్రజే స్తుజుగా దేవేభ్యో యశోమయుగసతి ప్రాణాన్ పశుషు ప్రజాం మయి స యజమానే చేద్యాహవాచమేవ తద్యజ్ఞముఖే నగ్నివాస్తు వాయేతద్యజ్ఞస్య క్రియతే తద్గ్రహాన్ గృహే ద్వావహిష్మమానగుం సర్వం దివరాన్ జోహిగం దివరాజేభిస్తు పునరేద్యోపతిష్టతే యజ్ఞో వై విష్ణుర్యజ్ఞమేవాకర్విష్ణో త్వన్నో అంతమః శర్మ యచ్ఛసహంత్య ప్రతేధారామధుశ్చితముత్సం దుహ్రతే అక్షిదమిత్యాహయదేవాశయానస్యోపశుష్యతి దేవాస్యైతేనాప్యాయయతి అగ్నినా రజిమశ్నవత్కోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గోమాగుం అగ్నే విమాగుం అశ్వే యజ్ఞో నిర్వత్సఖాసమిద ప్రమృశ్యః ఇడావాగుం దేశో అసుర ప్రజావాహం దీర్ఘో రజః పృథువుగ్నః సభావాన్ ఆప్యాజస్వసంతే ఇహ త్వష్టారమగ్రిజం విశ్వరూపముపహ్వజే అస్మాకమస్తు కేవలః తన్నస్తు రేపమథ పోషజిత్నుదేవ త్వష్టర్విరరాణస్య స్వ యథా వేర కర్మణ్యః సుదక్షో యుక్తజ్ఞా వాజాయతే దేవకామః శివస్వష్టరిహాగహి విభుః పోషముతత్మనాః యజ్ఞేరగ్నేన ఉదవ శంగరూపః సుభరోపయోధా సృష్టివీరో జాయతే దేవకామః ప్రజాన్ వష్టావిష్యధునాభిమస్మే అథా దేవానామప్యేదుపాథః ప్రణో దేవ్యానో దివః విభాగం సగం సరస్వతస్తనయో విశ్వదర్శనః భుక్షేమహి ప్రజామిషం ఏతే సరస్వపోర్మయో మధుమంతో ఘృతశ్చ్యుతః ఏషాంతే సుమ్నమీమహే యస్య వ్రతం వశవో యంతి సర్వే యస్య వ్రతముపతిష్ఠంత ఆపః యస్య వ్రతే పుష్టిపతిర్నివిష్టస్తగం సరస్వం తమవసే హువేమ దివ్యగుం సువర్ణం వయసం బృహందమపాం గర్భం ఋషభమోషధీనా అభీమతో విష్ట్యాదక్మయం దంతగం సరస్వం తమవసే హువేమ సినేవాసుష్టుకేజాదేవానామశిశ్వసా యుషస్వ హవ్యమాహుదం ప్రజాందేవిదిద్భినః యాసు పాణిస్వం గురిః సుషూమా బహుసూవరీ తస్యై విశ్వత్నిరే హవిస్సినే వాళ్ళే జుహోదన ఇంద్రం వా విశ్వదస్పరేంద్రం నరః అసితవర్ణాహరయః సువర్ణామి హోమసానాదివముత్పతంతి ఆవవృత్రాణం సదనాని కృత్వాదిపృథివీర్యుధ్యతే హిరణ్యకేశో రజసో విసారే హర్ధనిర్వాతనివద్ధజీమాన్ శుచిభ్రాజా ఉషసో నివేదాయశస్వతీరపస్యువో న సత్యాః ఆదే సువర్ణ అమినం దే వై కృష్ణో నో నావృషభోయీనం శివాభిర్న స్మయమానాభిరాగాత్మతం దిమిహ స్తనయం జభ్రా ఆశ్రేవ విద్యమివత్సన్నమాదాశక్తి నిదేశాం వృష్టిరసర్జి పర్వతశ్చిన్మహి వృద్ధో విభాయ దివశ్చిత్సానురేజతస్వనేమ యత్క్రీడసమరుదరిష్టిమంద ఆపలివ సద్భృగం చోధవధ్వే అభిక్రందస్తన జగర్భమాధాబుదన్వతా పరిదీయార్థేన ద్విజయం సుకర్షవిషితన్యం జగం సమాభవంతోద్వతాని పాదాః త్వంత్యాచిదచ్యుతాగ్నే వసుర్నయవసే ధామాహయత్తే అజరవనా వృష్టం దిశిక్వసః అగ్నే భూరేణితవ జాతవేదో దేవస్వధావో మృతస్య ధామ యాశ్చ మాయామాయినాహం విశ్వమిన్వత్వే పూర్వే సందధుః పృష్టబంధో దివానో వృష్టిం మరుతోరీర్ఘం ప్రబింబత విష్ణో అశ్వస్య ధారాః అర్వాంగేదేనస్తన యజ్ఞునే హ్యపో నిషించన్న సురః పితానః పింబంతపో మరుతః సుదానవః పయోఘృతవద్విదచేష్వాభువః ఆత్యన్నమిహే వినయం దివాజినముత్సందుహంది స్తనయంతమక్షితం ఉదాపృతో మరుతస్తాగుం ఇయత్తవృష్టింజే విశ్వే మరుతో జునంతి క్రోశాదిగర్దా గణ్యేవ దున్నాపేరుం దుంజానాపత్యేవ జాయా నద్యా వా పృథివే మధునా సముక్షత వయస్వదే క్రమతాప ఓషధే ఓర్జం చ తత్ర సుమతిం చ బింబస యత్ర నరో మరుదస్యం చ మధు ఓర్జం చిత్రం ఔర్వభృగువచ్ఛుతిమాప్నవానవదాహువే అర్ణ్యగం సముద్రవాససం ఆసవగం స విదుర్యథా భగస్యేవ భుజగం హువే అగ్నిగం సముద్రవాససం హువే వాతస్వనం కవిం పర్జన్యగ్రంథగం సహ అగ్నిగం సముద్రవాససం యో వై పవమానానామం వారోహాన్ విద్వాన్ యజత నుపవమానానారోహతి నవమానేభ్యో వచ్ఛిద్యతే శ్యేనోసి గాగప్రసంధానుత్వారభే స్వస్తి మా సంవారయ సువర్ణోసి దృష్టుఛందానుత్వారభే స్వస్తి మా సంవారయ సఖాస జగతే ఛందానుత్వారభే స్వస్తి మా సంవారదేద్యాహైతే వై పవమానానామం వారోహాస్తాన్ ఏవం విద్వాన్ యజతే నుపవమానానారోహదిన పవమానేభ్యోవచ్ఛిద్యతే యో వై పవమానస్య సంతతిం వేద సర్వమాయుర్దిన పురాజుషః ప్రమేయతే వసుమాన్ భవతి విందతే ప్రజాం పవమానస్య గృహాగృహ్యంతే సవాహస్యైతే గృహీతాం ద్రోణకరశ ఆధవనేరః పోషభృత్తాన్ గృహేత్వోపాకుర్యాన్ పవమానం విచ్ఛిద్యార్థం విచ్ఛిద్య మానమధ్వర్యో ప్రాణాన్ విచ్ఛిద్యేతోపజామగృహేతోసి ప్రజాపదే త్వేతి ద్రోణకలశమభిమృశేదింద్రాయత్వేత్యాధమనేదం విశ్వేభ్యస్వా దేవేభ్యగితి బోధభృతం పవమానమేవ తచ్ఛందనోతి సర్వమాయురేది న పురాయుషః ప్రమేయదేవ సుమాన్ భవతి విందతే ప్రజా త్రేణివసవనాథ తృతీ నగుం సవనమవనం పంచ నగుం సుకుర్వంతపుపాగుం సుగుం హుత్వోపాగుం సుపాత్రేగుం సుమవాస్యతం తృతీక సవనే విసృజ్యాభిషణజాజదాప్యాయగతిలేనాగుం సుమద్యదభిషణోదితేనర్జేషి సర్వాణ్యేవ తత్సవనాన్యగుం సుమంది శుక్రవంతి సమావన్వేర్యాణి కరోదిద్వౌ సముద్రౌ వితావజోర్యౌ పర్యావర్తయతే పశ్యంతో అతిగంజన్యమపశ్యంతస్సేతునాతిగంజన్యం ద్వేద్రథసే సతదేవస్తలేకః కేశే విశ్వా భువనాని విద్వాన్ తిరోధారేత్యసి తంబసాన శుక్రమాదత్తే అనుహాయ జాల్యై దేవా వై యజ్ఞే కుర్వత తదసురా అకుర్వత తే దేవాజేతం మహాయజ్ఞమపశ్యంతమతం వదాగ్నిహోత్రం వ్రతమకుర్వత తస్మాద్వ్రతస్యాద్విహ్యగ్నిహోత్రం జుహ్మదివోర్ణమాసై యజ్ఞమగ్నే సోమేయం పశుమకుర్వత దార్శీ యజ్ఞమాగ్నేయం పశుమకుర్వత వైశ్వదేవం ప్రాతస్సవనమకుర్వత వరుణ ప్రకాశాన్మాధ్యంతినగుం సవనగుం సాగమే ేషామసురాజ్ఞమన్వవాజిగాగుం సంతన్నాన్వవాగంతే బ్రువన్నద్భర్తవ్యా వాగిమే దేవ అభోవన్ని తదధ్వరస్యాధ్వరత్వందో దేవ అభవన్ పదాసురాజ దేవం విద్వాన్ సోమే నగజతే భవత్యాత్మనాభవాస్యభ్రాతృవిజో భవతి పరిభోరగ్నిం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్మాగుం సహం బ్రహ్మవర్చసేన సనః పవస్వశంగవేషం జనాయ సమర్వదేశగుం రాజన్నోషధీభ్యోచ్ఛిన్నస్య రజపతే సువీర్యస్య రాజస్పోషస్య దితారస్యామ తస్య మేలాస్వదస్య తే భక్షీయతస్య న ఇదం మృజే ప్రాణాయ మే వర్చోదావర్చసే పవస్వా పానాయ వ్యానాయ వాచే హక్షక్రతుభ్యాం చక్షుర్భ్యాం మే వర్చోదో వర్చసే పవేధాగశ్రోత్రాయాత్మనేంగేభ్యాయుషే వీర్యాయష్ణోరింద్రస్య విశ్వేషాం దేవానాహాం జఠరమసి వర్చోదా మే వర్చసే పవస్వతోసిగో నామ కస్మై త్వాకాయ త్వాగన్ పాసో మేనాతి త్రిపణ్యం పాసో సోమే నామే మదం సుప్రజా ప్రజా భోజాసగం సువీరో వీరై సువర్చావర్చసా పోషైర్విశ్వేభ్యో మే రూపేభ్యో వచ్చోదావచ్చసే పవ స్వతస్య మేరా స్వతస్య తే భక్షేయతస్య దుఘోషం నవేక్ష వై పాత్రయ ప్రజాపతిర్ యజ్ఞ ప్రజాపతిస్తమే ప్రయతి సజనం దృప్తో భూత్యాభిభవత్ బ్రహ్మవర్చస కామో వేక్ష వై ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ తత్పగతి సజనం దృప్తో బ్రహ్మవర్చస నాభిభవత ఆమయాభిదవేక్ష వై పాత్రజ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ తర్పయతి సజనం దృప్త ఆయుషాభిభవత్ భజరం నవేక్ష వై పాత్రజ ప్రజాపతిర్యజ్ఞ ప్రజాపతిస్తమేవ తర్పయతి సజనం దృప్త ప్రాణాపానాభ్యాం వాచో దక్ష క్రతుభ్యాం చక్షుర్భ్యాగిశ్రోత్రాభ్యమాత్మనోంగేభ్యాయుషోంగరేతి తాజక్రథం వది స్వస్తిర్విఘన స్వస్తిః పరుశుర్వేది పరశుర్న స్వస్తిః యజ్ఞజాయజ్ఞగృతస్థతే మాస్మిన్ యజ్ఞ ఉపహ్వయధ్వముపమాజ్ఞావాపృశ్వేహ్వయతాముపాస్తావః కలశస్తోమో అగ్నిరుపదేవా ఉపయజ్ఞ ఉపమాహోత్రా ఉపహవేహ్వయంతాన్నమోగ్నజేమఘ్నే మఘస్య మాయుషోర్యాదిత్యాహవణీరముపతిష్టతే యజ్ఞో వై ముఖో యజ్ఞం వాపసదహం తస్మాదేవ నమస్కృత్య సదః ప్రసర్పత్యాత్మనో నమో రుద్రాజమఖగ్నే నమస్కృత్య మా బాహేత్యాగ్నేస్మాదేవ నమస్కృత్య సదః ప్రసర్పత్యాత్మనో నాహత్యేనమయింద్రాజమఖగ్నయింద్రియం మే వీర్యం మా నిర్వధేరిది హోత్రీయమాశిషమే వైతామాశాస్తేంద్రియస్య వీర్యస్యానిర్ఘాతాయ యా వై దేవతా సదస్యార్తిమార్పయంతిగస్తా విద్వాన్ ప్రసర్ప దిన సదస్యాతిమార్చదినమోగ్నరేమఖ్నగిత్యాహైతా వై దేవత సదస్యార్తిమార్పయం దితాయ దేవం విద్వాన్ సర్పదిన సదస్యార్తిమార్చతి దృఢేస్థిరే సమేచేమాగం హసస్వాదగం సోరుజో మా దేవో దివ్యాదగం హసస్వాదు వాయురంతరిక్షాదగ్ని పృథివ్యాయమస్మిద్రభ్య సరస్వతే మనుష్యేభ్యో దేవే ద్వారో సందన్నమస్సదసే నమస్సదసస్వదరే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యా అహే దైతిషవ్యో దతస్తిష్ఠాన్యస్య సదనే సీదయోస్మద్వాగతరవం నివతముదుద్వతశ్చకేషం పాతం మాద్యా వా పృథివీ అద్యాన్నస్సదో వై ప్రసర్పం తం వితరోను ప్రసర్పం దితయేన మే స్వరాహివింసితోస్తదః ప్రసర్ప్య క్షిణార్థంబరే క్షేతాగంధమితర పితృమానహై యుష్మాధిభోజాజగం సుప్రజసోమయాజోజం భోజాస్తే దితేభ్యలేవ నమస్కృత్య సదః ప్రసర్పత్యాత్మనో నాహార్తే భక్షే హిమావిశదేర్ఘాయత్వాయ సంతనుత్వాయ రాజస్పోషాయ వర్తసే ప్రజాస్వాదేహి వసో పురో వసో ప్రజోమే హృదోస్యశ్వినో స్వాబాహుభ్యాగం దఘ్యాసం రజక్షసం వాదేవ సోమ సుచక్షా అవఘ్రేషం మంద్రాభిభోజకేతుర్యజ్ఞానాం వాద్విషాణా సోమస్య తృప్తు మంద్రా సర్వాస్యతి తిరణాహత శీర్ష్ణీ వాగ్జుషాణా సోమస్య తృప్త్యే హి విశ్వదర్షణే శంభోర్మజోభో స్వస్తి మా హరివర్ణ ప్రచరక్రత్వే దక్షాయ రాజస్పోషాయ సువీరతాదే మామారాజన్ వివేహ సోమామేహాద్యుల్లిషావధీ గృహణే సుష్మాజాయుషే వర్చసే వసుమద్గణస్య సోమదేవతే మదిమిదః ప్రాదస్య వనస్య గాయత్ర ఛందస ఇంద్రవేదస్య నరాశగం సవేదస్య పితవేదస్య ఉపహోదస్యోపహోగో భక్షయామి రుద్రమద్గణస్య సోమదేవతే మదిమిదో మాధ్యంతినస్య సవనస్య త్రిష్టుర్ ఛందస ఇంద్రవేదస్య నరాశగం సవేదస్య పితవేదస్య మధుమదముపహోదస్యోపహోదో భక్షయామ్యాదిత్యమద్గణస్య సోమదేవతే మదిమిదస్తృతీయ తేజస్య సవనస్య జగతి ఛందస ఇంద్రవేదస్య నరాశగుంసవేదస్య విధివేదస్య మధుమత ఉపహోదస్యోపహోదో భక్షయామి ఆద్యాయస్వ సమేతు విశ్వతః సోమవిష్ణుయం భవావాజస్య సంగచ్ఛే హిన్వమే గాత్రా హరివో గణాన్యే మావితీరతః శివో మే సప్త ఋషేనుపతిష్ఠస్వ మామే వాంగాభిమతిగాః అవామ సోమమృతా అభూమాదశ్మ జ్యోతిరభిరామదేవాన్ కిమస్మాన్ గణవదరాదిష్టిముధోర్తిరమృతమర్త్యస్య యన్న ఆత్మనోమిందాభూదగ్నిస్తత్పునరాహార్జాతవేదా వితర్షణిః పునరగ్నిశ్చక్షురరాత్మనరింద్రో బృహస్పతిః పునర్మే అశ్వినాయ పంచక్షురాధత్తమక్ష్యోః ఇష్టవిదుషస్తే దేవ సోమస్తుతస్తోమస్య శస్తోక్షస్య హరివదమింద్రవేదస్య మధుమత ఉపహోదస్యోపహోదో భక్షయామి ఆపూర్యాస్థామాపూరయత ప్రజయా చ ధనేన చ ఏతత్తే తదే చత్వామన్వేతత్తే విదామహ ప్రవితామహలే చత్వామన్వత్రమితరోజసా భాగం మందధ్వన్నమో వః పితరో రసాయ నమో వః పితర సుష్మాయ నమో వః పితర జీవాయ నమో వః పితర స్వధాయై నమో వః పితరో మన్యవే నమో వః పితరో భోజాయ పితరో నమో భోజనే తస్మిన్ లోకేష్ఠాభిస్తే నృయేస్మిన్ లోకే మాం నృజే తస్మిన్ ేస్మిన్ లోకేహం దేశాం వసిష్ఠో భూజా సంప్రజాపదే ప్రదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు పదజ్ఞశ్యామపదోరయేణా దేవకృతస్యైన సో భయజనమసి మనుష్యకృతస్యైన సో భయజనమసి లిలకృతస్యైన సో భయజనమస్యప్సుతస్య సోమదేవతేంద్రుభిః సుతస్యేష్టగజుషస్తుతస్తోమస్య శస్తోక్షస్య యో భక్షో అశ్వసనిర్యోగోసనిస్తస్య భక్ష్యం కృతస్యోపహోదస్యోపహోదో భక్షయామి మహీనాం భజోసి విశ్వేషాం దేవానాం తనోర్ధ్యాసమద్యాహేనాంగ్రహం బృహదేనాంగ్రహోసి విష్ణోర్హృదయమస్యేకమిష విష్ణుస్పాదవిరక్రమే హోదుర్దధ్నాహృదేన వర్ధతాం దస్య మేష్టస్య వేదస్య ద్రవిణమాగమ్యా జ్యోతిరసేష్వానరం విష్ణులే దుగ్ధం యావదేద్యా వా పృథివీమహిత్వా యావచ్చ సప్త సంధమోవితస్థుః తావంతమింద్రదే గృహగం సహోర్జాగృంభాన్యస్త్రితం యత్కృష్ణశకునః పృషదాజమవమృశేచ్ఛోద్రాహస్య ప్రమాయుగాశ్చతుష్పాదాస్య వశవః ప్రమాయుగాశ్చర్యత్సందేజమానః ప్రమాయుగస్యాశవో మే బృహదాజ్యం వశవో వారేదస్య స్కందం దిగస్య బృహదాజ్యగ్ఞస్కందృహదాజ్యం పునర్గృహాది వశో దేవాస్మే పునర్గృహాది ప్రాణో మే బృహదాజ్యం ప్రాణో వారేదస్య స్కందృహదాజ్యగ్ఞస్కందృహదాజ్యం పునర్గృహాది ప్రాణమేవాస్మై పునర్గృహాది హిరణ్యమవధాయ గృహాద్యమృతం వై హిరణ్యం ప్రాణః ప్రహదాజ్యమృతమేవాస్య ప్రాణే దధాతి శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియేభ్యతిష్ఠత్య సమవఘ్రావయని ప్రాజాపత్యో వా అశ్వః ప్రాజాపత్యః ప్రాణస్వాదేవాస్మై ప్రాణం నిర్మిమే దేవి వాదేతస్య బృహదాజ్యగ్ఞస్కందదిలేష్ణవ్యర్చా పునర్గృహాది యజ్ఞో వై విష్ణుర్యజ్ఞేనైవ యజ్ఞగుం సంతనోతి దేవ సమితరేతత్తే ప్రాహతత్ర చ సుభప్ర చ బృహస్పతిర్బ్రహ్మాయుష్మత్యాజోమాగాతనోపాత్సాం సత్యావ ఆశిషః సంతు సత్యాగోదయరతం చ సత్యం చ వదతస్తుతదేవస్య సమితుః ప్రసవే స్తుతస్య స్తుతమస్యోర్జం మహ్యగ్ఞస్తుతం దుహామామాః స్తుతస్య స్తుతం గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రమస్యోర్జం మహ్యగో శస్త్రం దుహామామా శస్త్రస్య శస్త్రం గమ్ ంద్రిజావంతో మనామహే దుక్షేమహి ప్రజామిషం సా మే సత్యాశేర్దేవేషు భూజా బ్రహ్మవర్చసం వాగమ్యాత్ యజ్ఞోపభూవస ఆపభూవస ప్రజజ్ఞే సమావృతే స దేవానామధిపతిర్మభూవసో అస్మాకం అధిపతిం కరోద భయగ్యామపదజోరయేనా యజ్ఞావైరజ్ఞపదిం దుహేరజ్ఞపదర్వాజ్ఞం దుహే సయస్సు దశస్త్రజోర్దోహమవిద్వాజ్ఞో దుహే సయష్వా భావీరాన్ భవతి జదేన జోర్దోహం విద్వాన్ యజతే స యజ్ఞం దుహే సయష్వా వసీదాన్ భవతి స్తుతస్య స్తుతమస్యోర్జం మహ్యగ్స్తుతం దుహామాస్తుతస్య స్తుతం గమ్యాచ్ఛస్త్రస్య శస్త్రమస్యోర్జం మహ్యగం శస్త్రం దుహామా శస్త్రస్య శస్త్రం గమ్యాదిత్యాహైషవేస్తుతశస్త్రజోర్దోహస్తం విద్వాన్ యజతే గృహదేవ యజ్ఞమిష్వాసీదాన్ భవతి శేనాజపత్మనే స్వాహావత్స్వజమభిగోర్ద్వాజనమావిష్టం భాజధర్మణే స్వాహావత్స్వజమభిగోర్ద్వాజనమః పరిథయే జనప్రథనాయ స్వాహావత్స్వజమభిగోర్తాజనమూర్జేహోత్రాణాయ స్వాహావత్స్వజమభిగోర్ద్వాజనమః పయసే హోత్రాణాయ స్వాహావత్స్వజమభిగోర్ద్వాజనమః ప్రజాపదజేమనవే స్వాహావత్స్వజమభిగోర్తాజనమరుతమృతమా సువర్మాట్ స్వాహావత్స్వజమభిగోర్తాజనమస్త్రం పంథాగుంహోర్ద్రామధోర్ఘతస్య యజ్ఞపతి విషజేన సాహో ప్రజానిర్భక్తా అనుదప్యమానామధౌజౌ స్తోకామపతౌరనాథ సన్నస్తాభ్యాగం సృజతు విశ్వకర్మా ఘోరాఋషజో నమో అస్తేభ్య చక్షుషదేషా మనసస్య సంభౌ బృహస్పతజే మహిషద్యుమన్ నమః నమో విశ్వకర్మణే సముపాత్వస్మానన్యాన్ సోమపాన్మన్యమానః ప్రాణస్య విద్వాన్ సమరేణ ధీరజేనశ్చ కృవాన్మహిబద్ధజేషాం తం విశ్వకర్మన్ ప్రముంచా స్వస్థజేజే భక్షయంతో యానగ్నజోన్మదప్యం దధిష్ణియా ఇయం తేషామవజాదృష్ట్యై సృష్టిన్నస్తాం కృణోతు విశ్వకర్మా నమః పితృభ్యో అభిజయనో అక్షనయజ్ఞకృతో యజ్ఞకామా సుదేవ అకామా వో దక్షిణాన్ననేమి మమానస్తస్మాదేన సః పాపయిష్ట యావంతో వై సదస్యాస్తే సర్వే దక్షిణ్యాస్తేభ్యో యో దక్షిణాన్ననేదేభ్యో విశ్వేదయద్వైష్కర్మణాని జుహోతి సదస్యానేవేణాద్యస్మే దేవాసో వపుషే చికిత్సమాశిరాదంపతీ రామ స్మృతః పుమాన్ పుత్రో జాయతే విందదేవ స్వథ విశ్వే అరపాదేధతే విహ ఆశీర్దారాదంపతీ వామశ్నుకామరిష్టో రాజస్వజతాగం సమాకసాసి చత్సందుభ్యం గుంభ్యా సహేష్టేన యామన్నమతిం జహాదుసః సర్పిర్గ్రీవేపే వర్యస్య జాయాపేవానః పుత్రా అగ్రశాసోమస్య సహజానిర్యస్సుమఖస్య మానగింద్రాజాశిరగం సహ గుంభ్యాదాత్ ఆశేర్మవోర్జమదస ప్రజాస్తమిషం దాద్రవిణగం సమర్చసం సంక్షేద్రాని సహసాహమింద్రగృణ్వానో అన్యాగం అధరాన్ సపత్నాన్ భోనమసి భోదేమాధాముఖమసి ముఖం భోజా సంధ్యావాగశివేభ్యాం ద్వాపరిగృహ్ణామి విశ్వే ద్వాదేవాస్వానరా ప్రత్యావయంతు దివి దేవాంద్రగృంహాంతరిక్షేమజాగం శివశివ్యాం పార్థివాన్ ధ్రువంధ్రువేణ హవిషావసోమన్నజామసి జానసర్వమిత్యగదక్ష్మగం సుమనా అసత్ యథా నగింద్రగద్విషః కేవలే సర్వాః సమనసః కరత్ యథా నః సర్వా విద్విషోస్మాకం కేవలే రసన్. యద్వై హోదాద్భర్యమభ్యాహ్వయతే వజ్రమేణ మహి ప్రవర్తయత్యుక్షసా ఇత్యాహ ప్రాతస్తవనం పృథిగేర్యత్రేన్నేదాన్యక్షరాణి త్రిపదా గాయత్రే గాయత్రం ప్రాతస్తవనం గాయత్రియైవ ప్రాతస్తవనే వజ్రమంతర్ధత్త ఉక్తం వాచేత్యాహమాధ్యంది నగుం సవనం పృథిగేర్యసత్వాదేదాన్యక్షరాణి చతుష్పదా త్రిష్టు త్రయష్టుభం మా మాభ్యం దినగం శవనం దృష్టుభైవమాభ్యం వినే శవనే వజ్రమం దర్భత్తవు సంభాచేంద్రాదేత్యాహృదేయశవనం ప్రతిగేర్య సప్తైతాన్యక్షరాణి సప్తపదా శక్వరీషాక్వరో వజ్రో వజ్రేణైవ దేయశవనే వజ్రమం దర్భత్ బ్రహ్మవాదినో వదంతి సత్వాద్భర్యుస్యాద్యోజసాశవనం ప్రతిగరే ఛందాగుంసి సంపాదయేత్తేజ ప్రాతస్తవన ఆత్మం దధీతేంద్రియం మాధ్యం దినే శవనే అశోమిస్త్రిబీజశమనరిత్యుక్సశాయిత్యాహ ప్రాతస్తవనం ప్రతిగేర్యత్రేణ్యేతాన్యక్షరాణి త్రిపదా గాయత్రీ గాయత్రం ప్రాతస్తవనం ప్రాతస్తవనదేవ ప్రతిగరే ఛందాగుంసి సంపాదయత్తేజోమే గాయత్రీ తేజ ప్రాతస్తవనం తేజదేవ ప్రాతస్తవన ఆత్మం దత్తవుక్షం వాచేత్యాహ మాభ్యం దినగుం శవనం ప్రతిగేర్య చత్వారేతాన్యక్షరాణి చతుష్పదా త్రిష్టత్రయేష్టుభం మాధ్యం దినగుం శవనం మాధ్యం దినదేవ శవనే ప్రతిగరే ఛందాగుంసి సంపాదయత్యథోరింద్రియం వై తిష్ఠుగింద్రియం మాధ్యం దినగుం శవనమింద్రియమేవ మాధ్యం దినే శవన ఆత్మం దత్తవుక్షం వాచేంద్రాదేత్యాహృదీయ శవనం ప్రతిగేర్య సప్తైకాన్యక్షరాణి సప్తపదా శక్వరీషాక్వరా పశవో జాగతం తృదీక శవనం ఏవ ప్రతిగరే ఛందాగుంసి సంపాదయత్యసో పశవో వే జగతీక శవస్త్రిదీక శవనం పశోనేవ తృదీక శవన ఆత్మం ధత్తేరద్వే హోదాధ్వర్యమభ్యాపయమస్మిన్ దాది తద్యన్నాపహనేన విలాస్య సంవత్సరాద్గృహ ఆవే వీరం చోగుం సామోదకివేది ప్రత్యాహ్వయతే తేనైవ తదపహత్ యథా వా ఆయతాం ప్రదేక్షతయమగ్భర్జుఃప్రతిగరం ప్రదేక్షతేజనభ్యప్రతిగృహేయాద్యథాయతయా సమృచ్చతే తాదృగేవ తద్యదర్థర్చాల్లుప్యేతయథాభ్యోహీయతే తాదృగేవ తత్ప్రవాహుగ్వారిద్విజాముద్గీచా ఉద్గీచదేవోద్యాతృణామృజః ప్రణవముచ్చశగుంసినాం ప్రతిగరోర్ధర్జోణాంగిదేవం విద్వాన్ ప్రతిగృణాత్యన్నాదేవ భవత్యాస్య ప్రజాయాం వాజీ జాయత ఇయం వై హోతాసావద్భర్జుర్యదాసేన శగుం సత్యస్య ఏవ తద్భోతానేత్యాస్త ఇవైరమథో ఇమామేవ తేన యజమానో దుహేదిష్టం ప్రతిగృణాద్యమశ్యా ఏవ తద్భర్జుర్నైతిష్టదేవ్యసావథో తేన యజమానో దుహేదిదాసేన శగుం సతి తస్మాదితః ప్రధానం దేవా ఉపజీవం ద్రియత్తిష్టం ప్రతిగణాది తస్మాదముతః ప్రధానం మనుష్యా ఉపజీవం ద్రియత్ప్రాణాసేన శగుం సతి ప్రత్యం తిష్టం ప్రతిగణాది తస్మాత్ ప్రాచీనగం రేతోధీయతే ప్రతీచే ప్రజాజాయం తేజద్వై హోతాధ్వర్యమభ్యాహ్వయతే వజ్రమేనమభిప్రవర్తయతి పరాంగావర్తతే వజ్రమేవ తన్నికరోతి ఉపయామగృహేతోసి వాక్షసదసి వాక్పాభ్యాం వాక్రతుపాభ్యామస్య యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహ్ణామ్యుపయామగృహేతోస్య దసరసి చక్షుష్మాభ్యాం వాక్రతుపాభ్యామస్య యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహ్ణామ్యుపయామగృహేతోసి శ్రుతసదసి శ్రోత్రపాభ్యాం వాక్రతుపాభ్యామస్య యజ్ఞస్య ధ్రువస్యాధ్యక్షాభ్యాం గృహామి దేవేభ్యస్వా విశ్వదేవేభ్యస్వా విశ్వేభ్యస్వా విష్ణుపురుక్రమైషదే సోమస్తకం రక్షస్వతం తే దుశ్చక్షామావక్షన్మయమ సత్పురోమసుర్వాగ్వాచం మే పాహిమయమసుర్విదద్వసుశ్చక్షుష్మాశ్చక్షుర్మే పాహిమయమసంయద్వసశ్రోగ్రవాశ్రోత్రం మే పాహి భోరసి శ్రేష్ఠో రశ్మీనాం ప్రాణవాః ప్రాణం మే పాహి ధూరసి శ్రేష్ఠో రశ్మీనామపానప అపానం మే పాహి యోనదింద్రవాయో మిత్రావరుణావస్వినావభిదాసద్భ్రాతిర్యముద్దిపేదే శుభస్పతి ఇదమహంతమధరం వాజయామి యథేంద్రాహముత్తమశ్చేతయామి ససో అగ్నేతమోదిభిః సువీరాభిస్తరదివాజకర్మభిః యస్య త్వగం సఖ్యమావిథ ప్రహోత్రే గోర్యం వచోగ్నజే ఫలదా బృహత్ విపాంజ్యోతిగుంషి బిభ్రదేన వేధసే అనమేత్రీ దేవాజినాత్రేషస్థాస్తే జిహ్వాజాతూర్వీ సముదే తనుభో దేవస్తాభిర్నహ్మాహిలో అప్రయుచ్ఛన్ సంభాం కర్మణా సమిషాహి నోమీంద్రా విష్ణో అపసస్పారే అస్య యుషేథాయజ్ఞం ద్రవిణం చమరిష్టైర్నహ్మసిభిః పారయంతా ఉభాజ్ఞపరాజేన పరాజ్ఞేకధరశ్చ నైనోః ఇంద్రశ్చ విష్ణో యతపస్పృథేథాన్ద్వేథా సహస్రం యతదైరేథాన్యాయోగం శతవజాతవేదస్తిస్ర ఆజానే ఋషసస్తే అగ్నే తాభిర్దేవానామవో యక్ష విద్వానథా భవ యజమానాయ సంయోః అగ్నిస్త్రేణత్రిధాతోన్యాక్షేత విదథా కవిః సతేకం ఏకాదశాగం ఇహ యక్షచ్చ పిప్రయచ్చ నో విప్రోదూతః పరిష్కృతః నభంతా మన్యకే సమే ఇంద్రా విష్ణో త్రిగుంభిదాః శంబరస్య నవ పురో నవతిం చ స్నిష్టం శతం వర్చిన సహస్రం చ సాకగం హస అప్రత్యసురస్య వీరాన్ పురమాతా మహిషమన్నభేన దమేద్రాజహరి పుత్రదేవాః ్రమింద్రోహనిష్యం సఖే విష్ణో వితరం విక్రమస్వ ఓ